కృష్ణ వేదికపై ఇక్కడ చివాలింది. కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది, ఒక మనసు పురకలచు ఎక్కడి కొయగిరింది. అది ఏమైంది, మనసు కురెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది.